తెలిసిందే కన్నే ఆశ తెలిసిందే ఆశ తెలిసిందే కన్నే ఆశ తెలిసిందే నీ కనులై విరిసే కలువలలో పున్నమి వెన్నెల కురిసిందే అంబరాలు విడిచిన చినుకులు చిలికెను నేడు జడివాని పట్టినాలో తెలియంది తెలిపే నీ అడుగు జాడల నడిచే నీకున్న సరదాలు నా కన్ను తెలిపే అవి తీరు వయనం నన్ను కుదిపే నీ కోలు పలికే విడలేని మనసే విని చేరు నా కంటి వెలు ఆశ తెలిసిందే కన్నే ఆశ తెలిసిందే ఆశ తెలిసిందే కన్నే ఆశ తెలిసిందే కులు చిలికెను నేడు జడివాని ముఖం నే కన్న కలలో సిరులిచ్చి కొనలేను చెలియా నువ్వే ఎదురుగా నిలిచే క్షణాల్లో కల వచ్చేదనుకున్నానే సఖియా జోడు